अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्रविडवेदसागरम्। అయోధ్యానగర్లో ప్రవేశించి ఉన్న భక్తులతో భాగవతులతో కూడి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామములు ఆచరించి శ్రీ శఠారి వేదం తిరువాయుమలి 2వ దశకంలో 11వ పాసురం, దీంతో 2 దశకాలు పూర్తి అయిపోతూ ఉంటాయి. పాసురాన్ని ముందు చదువుకుందాం. ஆழ்வார் திருவடிகளே சரணம், சேருத்தடத்தின் குருகூர் ஷடகோபன் சொல், சீருத்தடை ஆயிரத்து ஓரத்து விப்பத்தே. பிரதிபதார்த்தம் சேர், சேரியுன தடம், செருவுலுகல தென் அந்தமையின, குருகூர் குருகாபுரிணி நிவாசஸ்தானமுகா கல, ஷடகோபன் நம்மாழ்வார்லு, சொல் சாயின்சின, சீர் கல்யாண குணமுலனு, தொடை குச்சியுன்ன, ஆயிரத்து 1000 பாசுரமுலலோ 20 ஈ 10 பாசுரமுலு ஓருத்தா ஆலோசிச்சி செப்பபடினவி. தட்டாகமுலுச்சே நிண்டி சுந்தரமை உன்னட்டு தட்டா ஊரு, செருவுலு பூர்வகாலம் பாகா ఉండేవి. చెరువుల నీరే ఆధారము, నీరే కదా ప్రాణాధారము, మంచినీళ్ళకి అవే, వ్యవసాయాలకి అవే. తరువాత ఈ చెరువులన్నీ కూడా ఈ ఆనకట్టలు కాలువలు వచ్చేటప్పటికి వాటి అవసరాలు తీరిపోయి పూర్తి చేశారు కొందరు, లేదా చేపల చెరువులు చేసేసారు మరికొందరు. అందమైనటువంటి చెరువులు అని అంటే వాటి యందు మరి ఎన్ని సుందరమైనటువంటి పుష్పాలు, జల జంతువులు ఎంత అద్భుతంగా ఉండేవో చూడటానికి, చుట్లు గట్టులకు చుట్లు చెట్లు అందంగా ఉండేవి అప్పుడు. అందుకే అందమైనటువంటిది అంటున్నారు. అవి కలిగినటువంటి కురుకాపురము, శ్రీనగరము, శ్రీనగరి అని కూడా అంటుంటారు, తిరునగరము అని. అక్కడ నివాసముగా ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటివి ఈ 10 పాసురములు. ఆయనే చెబుతూ ఉన్నాడు, షడగోపనిషల్ నేనే చెప్పాను అనేది తన పేరుతో తానే చెప్తూ ఉన్నాడు. ఆయన ఆలోచించి చెప్పబడినట ఇవి. సరే, ఏమిటో ఆలోచన చూద్దాం. ఆరాయిరప్పడి షేరుత్తడ భగవద్గుణ ప్రతిపాదకమాయిరుంద ఇవ్వాయిరత్తిలుం ఇత్తిరువాయిమొజి ఎంబెరుమానై ఉణరుందు సొల్లిత్తు. ఇక్కడ భగవద్గుణములను ప్రతిపాదించారు ఇవి 2 పాసురములలో కూడా. ఇది ఒక 2 దశకాలు తిరువాయుములలో. ఈ తిరువాయుములలో ఆ ఎంబెరుమాన్ ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను ఊర్చి చెప్పినటువంటివి ఈ 10, ఆలోచించి చెప్పినవి అంటూ ఉన్నారు. ఏమిటయ్యానంటే వీటిని మొదటి నుంచి కూడా పెద్దలంతా చివర ఫలశ్రుతి 2 పాసురాలు విడిచిపెడితే ఇది ఆద్య దశక ద్వంద్వము అంటారు. అంటే మొదటి 2 దశకములు ఇవి శ్రీభాష్యంతో సమానము అన్నారు. శ్రీభాష్య ద్రవిడాగమాద్య దశక ద్వంద్వ ఏకకంఠ్యము అంటూ కూడా ఒక ఆయన రాశారు. అది సమన్వయం చేసి చూపించారు ఆయన. ఈయన సౌమ్యవర మునులు అని కూడా అంటారట. ఇవన్నీ సంస్కృతంలో చెప్పారు ఆయన. ప్రేరిత కాంచీ సౌమ్యవరాభిధో అకృత ముని శ్రీభాష్య ద్రవిడాగమాద్య దశక ద్వంద్వైకమత్యం సుధీగమ్యం ప్రాగ్గురువర్య సమ్మతమిదం త్వం గ్రంథతో దర్శయ ఇచ్చేవం యతిరాజదర్శనరతై పృథ్వీసురై ప్రేరిత కాంచీసౌమ్యవరావిధో అకృత ముని శ్రీవేంకటార్య ఆత్తధీహి. వెంకటార్యులు అంటే వెంకటనాథులు వేదాంత దేశకులు వారు, ఇంకొక ఆయన ఏమంటారు తమిళ వేదాంత ద్రవిడ వేదాంత దేశకులు ఒక ఆయన ఉన్నారు అని అంటుంటారు. అరే మనకు అంత దూరం అవసరం లేదు, ఎవరైతే ఏమి కానీ ఈ రాసినటువంటి ఆయన సమన్వయం చేసి మొత్తము కూడా శ్రీభాష్యానికి ఈ రెండు పదులు అంటే ఒక 20 పాసురాలకి సమన్వయం చేసి చెప్పారు. ఇది నమ్మిళ్ళ గారు చెప్పారు, వేదాంత దేశకులు వారు చెప్పారు, ఇంకా పెద్దలందరూ కూడా దీన్ని అంగీకరించారు. అంటే ఈ మొదటి రెండే చాలా ప్రధానమైనటువంటివి, అందుకే ఆలోచించి చెప్పబడినవి అని అంటూ ఉన్నారు ఆయన. అలా మొత్తం సంస్కృత వేదాంతము అని మన దర్శనంలో చెప్పుకునేది. ఇప్పుడు ఇతరులు మళ్ళీ వేరుగా అద్వైతులు ద్వైతులు వారు వారు చెప్పుకుంటారు, వారికేమీ వీటితో ఈ సమన్వయాలు వాళ్ళకి సంబంధం లేదు. మనది శ్రీవైష్ణవము శ్రీ విశిష్టాద్వైతము. శ్రీవైష్ణవం అనేటటువంటిది మతము, శ్రీ విశిష్టాద్వైతము అనేది దర్శనము. ఇవి కొంచెం తేడా ఉంటాయి, పెద్దగా తెలియదు ఎవరికి. ఈ శ్రీవైష్ణవానికి మూలము నమ్మాళ్ళవారు, ఆది ఆయనే, ఆచార్యులు ఆయనే. దీనికి ఏమిటయ్యా ప్రధానమైనటువంటిది అంటే ద్వైమంత్రం. ఇది అందరికీ అర్హత కలిగినటువంటిది కనుక ఆయన చెప్పాడు ఈ ద్వైమంత్రాన్ని. అందరూ స్త్రీలు పురుషులు వారు వీరని కాదు, అన్ని కులాలు అన్ని జాతులు ఎన్ని వర్ణాలు వర్గాలు ఎన్ని ఉంటే అన్నీ చెప్పుకోవచ్చు, ఎక్కువ తక్కువలు నిర్ణయించడానికి ఏమీ కాదు ఇది. ఇలా అందరూ కూడా పరమాత్మ బిడ్డలే కదా, తర్వాత అన్నీ కల్పించుకున్నారు, వాటిని అక్కడ పక్కన పెట్టేస్తే ఈయనని శూద్రకులంలో ఆ కర్మానుసారంగా ఆయన పుట్టాడు. మారి మారి అని అంటూ అనేక జన్మలను ఎత్తి వచ్చాను అన్నాడు ఆయన. ఆయన శూద్రుడే. సరే ఆయన అప్రాకృతుడు అని అంటే మరి అలా భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళందరూ అప్రాకృతులే. మరి పంచ సంస్కారాలు పొందిన ప్రతివారు అప్రాకృతులే. అన్ని జాతులు కూడా ఈ విషయాన్ని ఒక్క రామానుజుల వారు మాత్రమే నియమనం చేశారు, పాటించారు. ఆయన కాలంలో అందరినీ ఇలా సమానం చేశారు ఆయన. వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు బ్రతకటం కోసం ఏర్పాటైనవి, మీ పుట్టుక మీ శరీరాలను బట్టి వచ్చినవి, అది వేరు, అవి వాటిని ఆచరించుకోండి. కానీ భగవంతుడి విషయంలో మాత్రము ఇది సమానము అనేటటువంటి ఒక నియమాన్ని ఆయన ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ గాలి కొట్టుకుపోయింది అనుకోండి, అదంతా ఏమి అవసరం లేదు. వాటి మీద మనకి ఈ హక్కు అని కానీ హక్కు లేదంటాం కానీ అసలు ఇవి అనవసరం. వాటికి తీసవత్త పడేసి ఉన్నదాన్ని అనుభవించడం కనుక అద్భుతమైనటువంటివి ఈ రెండు దశకములు కూడా. అలా సరిపోయినటువంటివి ఈ శ్రీభాష్యానికి దాన్ని కూడా చూపించారు. కనుక ఇక్కడ ఈ ఆరాయిరప్పుడు అయిపోయింది కదా, తిరుక్కురహై పిరాన్ పిళ్ళాన్ తిరువడిహళే శరణం. ఇక పన్నీరాయిరప్పుడు ఆయన ఉన్నారు, వాదికేసరి అలగజ మనవాళజీయ తిరువడిగలే శరణం. ఈ ప్రతి పదార్థాలు దాదాపు ఈయన నుంచే వచ్చినాయి. ఈ పన్నీరాయిరప్పుడి ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, ఆయన వాదికేసరి అజగియ మనవాళజీయర్ పెరియవాచ్య అంబళ్ళయ్య గారి శిష్యుడు. మొదట్లో చదువులేదు, ఏదో ముసలకెసలయమని ఒక అపహాస్యం చేస్తే చదువు నేర్చుకుని ఆయన ముసలకెసలయమనే అలంకార గ్రంథం రాసి పరిహసించిన ఆ పాఠాలు చెప్పే సంస్కృత పాఠాలు చెప్పే గురువు గారికి చూపించి ఒక తర్వాత ఆయన దీనికి ఉరై అనేటటువంటి పేరు, అంటే ప్రతి పదార్థము అంటారు ఇప్పుడు మనకి ఈనాడు. తర్వాత దీనిని చూసి తెలుగులో రాశారు అందరూ కూడా, ప్రతి పదార్థంగా రాశారు ఆయన. దాన్ని పన్నీరు ఆయిరప్పడి అంటారు. కొంత వివరణ కూడా ఇచ్చారు ప్రతి పదార్థంతో పాటుగా. ఆ తరువాత నిగమతిల్, ఇక ఇది నిగమము అంటే ముగింపులో ముదరపాటిల్ వ్యతిరిక్త విషయంగా విట్టు సర్వేశ్వరన్ బక్కలిలే ఆత్మావై సమర్పిక విషయుంగోల్ ఎన్రార్. ఈ నంబిళ్ళయ్య గారు వీరు మొత్తం 10 పాసురాల యొక్క వివరణ మళ్ళీ ఇక్కడ ఇస్తారు. దీంట్లో విచిత్రం ఏమిటంటే విశేషము కూడా సింహావలోకనం చేసినట్లుగా మరల మరల మరల మరల క్షోధక్షమము అంటారు, అలాగే స్థూణ నిఖనన న్యాయము అని కూడా అంటుంటారు. అంటే గట్టిపడటానికి విని విని మరి దాన్ని ఎలా అయిపోవాలి, భ్రమరకేట న్యాయంలాగా ఆ తొమ్మిది తీసుకొచ్చి ఆ పురుగుని లోపల పెట్టి ఒక పురుగుని దాని చుట్టూ మట్టి కట్టి గుయ్యి అంటుంటే అది అలాగే అంటూ వస్తుంది. తర్వాత అలా వీరందరూ కూడా అందుకోసంగా ఇన్ని చెప్పారు, కానీ మనకిప్పుడు ఒక్కటి తెలుసుకోవటం కూడా చాలా కష్టమైపోతూ ఉన్నది. అలా పదిపాసురాల్లో పరమాత్మను ప్రకృతిని విడిచిపెట్టండి, పరమాత్మని ఆశ్రయించండి. పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడు కనుక అన్నీ ఈ చెడిపోయి పడిపోయే ఇళ్ళు ఎందుకు, మనకి ఆ పరమాత్మ మన లోపల ఉన్నాడు, మన ఇల్లు పరమాత్మ, ఈ ప్రకృతి అంతా ఆయన ఇల్లు. మరి నిజానికి పాపం ఆయన మహా ఉదారశీలుడు, త్యాగబుద్ధి గలవాడని చెప్పుకున్నాంగా ఇంతకుముందు. అంటే మనకేమో అద్భుతమైన ఇల్లు ఇచ్చాడు, ఆయనేమో ఏదో చెక్కలు ముక్కలతో కట్టుకున్నాడు. మరి ప్రకృతి ఆయన ఇల్లు, మనమందరము ఆయన ఇల్లు, కానీ ఆయన మనకి ఇల్లు. కనుక ఈ ప్రకృతిని విడిచి ఆయన్ని ఆశ్రయించటం. కనుక ఈయన కళ్యాణ గుణంగలై తొడుత్త ఆయిరం ఎన్నుధల్, ఆ ఉపాసకులను అనుగ్రహించటానికై కళ్యాణ గుణములు చెప్పారట 1000 పాశురములలో. దాంట్లో ఇవి రెండు కూడా ఆలోచించి ఈ 10 ఆలోచించి చెప్పబడినవి అని చెప్తూ ఉన్నారు. కనుక నంబెళ్ళై తిరువడిగలే శరణం. ఆ తరువాత జీయర అరుంబదము అని ఉంటుంది. ఆయన దాదాపుగా ఈయన చెప్పే మధ్య మధ్యలో తమిళ పాసురాల మాటలు చెబుతుంటారు, వాటన్నిటికీ ఆయన అర్థాలిస్తూ ఉంటాడు. కనుక జీయర్ తిరువడిగలే శరణం అంటాం. అలాగే అడవిళందాన అరుంబదము అనేటటువంటిది ఎక్కువ సంస్కృత రూపంలో ఇస్తుంటాడు ఆయన, అదే ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక చేతన హితార్థమాహ చల్లపట్టదు ఎన్రు ఇప్పాటు ప్రమేయం. సో చేతన హితార్థం జీవుల యొక్క మేలు కోరి ఇలా చెప్పారు అని ఈ పాశురము యొక్క అభిప్రాయము అని అంటారు ఆయన. ఆత్తాంజీయ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం. మరలా ఇక్కడ జీయర్ తిరువడిగలే శరణం అంటారు. ఇక్కడ జీయరు అని అంటే మనవాళ్ళ మహాముందులు అని అర్థం. తర్వాత ఇక ఈ ప్రతి చివరిలో రాస్తుంటారు కదా, ద్రవిడోపనిషత్ సంగతి అని ఒకటి, ఈ పదిపాసురాలకి కూడా ఇది రాసినటువంటి వాదికేసరి జీయర్ స్వామి అంటారు ఈయన. సంసారిణోప్యను జిఘృక్ష రసౌదయాళు అల్ప అస్థిరే తరపు మర్దరుచిం నిరస్యన్ తత్యాగపూర్వ హరిభక్తి సుధాంబుధానాం ఉద్దాపిని ఉపదిదేశ మునిర్ద్వితీయే. అజగియ మనవాళ జీయర్ తిరువడిగలే శరణం. ఇలా విభూతి ఎందుండే సకల చేతనులు సంసారమందు మునిగి దుఃఖించుచుండగా వీరి అసహ్యమైన దురవస్థను చూసి వీరి ఎందు దయనుంచిన నమ్మాళ్ళవార్లు అల్పములు అస్థిరములునైన భగవద్ ఇతర పురుషార్థముల ఎందు వీరికున్న అభినివేశమును పోగొట్టి భగవంతుని ఎందు భక్తి రసమును ఈ రెండవ తిరువాయుముల ఎందు ఉపదేశించారు అన్నారు. ఇక వేదాంత దేశకులు వారు అనుగ్రహించింది ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. స్వామిత్వాత్ సుస్థిరత్వాన్ నిఖిల నిరుపధి స్వాత్మవిద్గ్రాహ్యభావాత్ తాదృక్ సర్వానుకూల్యాత్ చ్యవనవదితర ప్రాప్య వైషమ్యవత్వాత్ సర్వత్ర అపక్షపాతాత్ శుభ విభవతయా మానసాద్యచ్చభావాత్ సంకోచోన్మోచకత్వాత్ జగదయనతయోపాదిశత్ సర్వయోగ్యం. ఈయన మొదటి పట్టు ఎందు ఈ మొదటి శతకం అన్నమాట, దాంట్లో రెండవ తిరువాయుమలి మొదటి పాశురంలో భగవంతుడు సర్వస్వామి అని, రెండవ పాశురంలో భగవద్ ఇతర సమస్త వస్తువులు అస్థిరములని, మూడవ పాశురములో అహంకార మమకారములను సవాసనముగా విడిచిన వారులకే సర్వేశ్వరుడు ప్రాప్యుడు అంటే పొందటానికి దొరుకుతాడని, నాలుగవ పాశురములో శ్రీయపతి సర్వచేతనుల ఎందు అనుకూలుడని, ఐదవ పాశురములో నశ్వరమైన కైవల్యము కంటే విలక్షణమైనది భగవత్ ప్రాప్తి రూప మోక్షమని, ఆరో పాశురంలో సర్వేశ్వరుడు సర్వసముడని, ఏడవ పాశురమునందు అంతటా మనోహరములైన సంపదలు కలవాడని, ఎనిమిదవ పాశురమునందు మనోవాక్కాయముల నీడు త్రికరణములచే భజింపదగినవాడని, తొమ్మిదవ పాసురంలో శ్రీయపతిని భజింపగా జ్ఞాన సంకోచము నివృత్త మగునని, పదవ పాసురమునందు అట్ట సర్వేశ్వరుడు సకలాధారుడును సర్వాంతర్యామి అయి ఉపాయ ఉపేయములయ్యుండు చేత సమస్త శనులకు ఆరాధ్యుడును అగునుకాన అట్టివాణిని అనుసంధింపుడని ఆళ్ళవార్లు పరోపదేశమున ఆచరించిరి. వేదాంత దేశిక తిరువడిగలే శరణం. ఇక తిరువాయుమజి నూతందాది అంటారు. వీడు చేయుదు మత్తెవెయ్యం ఇక్క పొగజు నహరణం తానాడు నెలత్తాలడయ్య నన్ కురైకుం నీడు పొగజు వన్ కురుహూర్ మార నిందమానిలతోరు తాంబాజప్పన్వుడనే పాడియరుల్పత్తు. ఈయన అంతాదిగా చెబుతూ ఉంటారు. ఈయన ఏం చెప్పారు ఈయనంటే, ఈ విభూతి ఎందు వసించుస్తున్న సకల సాంసారికుల యొక్క సంసార బంధమును, ఆ బంధముచే వారి దురవస్థను చూసిన వారై ఆళ్వార్లు పరమకృపచేతను భగవద్వ్యతిరిక్త సమస్తములను సమూలముగా త్యజించి నిరవధిక కళ్యాణ గుణాకరుడైన శ్రీయపతి యొక్క పాదార విందములను పొందుడని ఈ రెండవ తిరువైమజి ఎందు ఉపదేశించిరి. పెరియజీయ తిరువడిగలే శరణం. జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.